ప్రేమతో ఈ గాజులతో కడతేరి పోని స్వామి కనుమోయని నన్ను స్వామి ఓ చంద కేశవ పసుపు కుంకుమ జంట కలిశాయి దీవించరా జంట కలిశాయి దీవించరా పల్నాటి సీమంత పండు మిరప చేలు పసుపు కుంకాలిచ్చి సీమంతలాడేను మాంచాల మాదేవి మాంగళ్యం మాదేను పేరైన మగసిరుల పేరంతలాడేను పౌరుషమున్న బ్రతుకులలోన పాశం కన్నా దేశం నిన్న మృతికే ఉన్నా చితిలో ఉన్నా అసువుల కన్నా పసుపే మిన్న పచ్చని సీమ పల్నాడంత వైకుంఠమై వెలిగే వేళ ఈ కుంకుమతో ఎదురొచ్చి దీవించు ఆలిగా నేను అంతిమ జ్వాల హారతి పడితే అంతే చాలు జ్వాలలు కూడా పావనమయ్యే జ్యోతివి నీవు జ్యోతలు నీకు ఈ కుంకుమతో